189 లాక్షరస సవర్ణాభ సం భా లాక్షరస సవర్ణాభా ద్రవేణ సమానో సర్లో యస్యాః సా సా కాంత్యః యస్యాః సా తథా అతిపాటలని గ్రహ ప్రభేత్యర్థ ఓం లాక్షరస స్వర్ణాభాయే నమః లాక్షరసేన లాక్షా తథా భూతా శోభా ఆం వి పరమేశ్వరి లాక్షరసముతో అనగా లత్తుకతో సమానమైన ఏని వణముతో నొప్పారు కాంతి గలది అట్టి అతిపాటలమైన శరీరకాంతి గలదగుట వలన మహేశ్వరి లాక్షరస సవర్ణాభాయని భక్తగణముచే స్తవనీయ యగుచున్నది.